పన్నెండవ అధ్యాయము. రెండవ అధ్యాయము మొదలు పదవ అధ్యాయము వరకు సమస్తమైన విశేషములు లేనటువంటి అక్షరబ్రహ్మ పరమాత్మ యొక్క ఉపాసవా విధానము వర్ణించబడినది. మరియు ఆ అధ్యాయములందే అచ్చటచ్చట సర్వాంగపూర్ణమైన యోగ ఐశ్వర్యము మరియు సంపూర్ణమైన జ్ఞానశక్తితో కూడియున్న సత్వగుణమే ఉపాధిగా కలిగియున్న అపరతత్వము యొక్క పరమేశ్వరత్వము మరియు ఉపాసన పద్ధతి కూడా వర్ణించబడినది. మరియు పదకొండవ అధ్యాయమునందు ఆయన అనగా భగవత్స్వరూపుడే అయిన శ్రీకృష్ణుడు తనను ఉపాసించుటకొవకు తనను సంపూర్ణ సర్వ ఐశ్వర్యములతో కూడియున్నవానిగను సర్వమునకు ఆదికారణుడగును మరియు సమస్త దృశ్యమానమైయున్న జగత్తుకు ఆత్మరూపముగాను తన విశ్వరూపమును గూడా దర్శింపజేసియున్నారు. మరియు ఆ విశ్వరూపమును ప్రదర్శించి ఆయనగారు అర్జునునకు నాకొరకే కర్మలు చేయువాడవు కమ్ము మొదలగు ఉపదేశ వాక్యములు గూడా చెప్పియున్నారు. అందుచేత భగవంతునిచే ఇలా చెప్పబడిన రెండు విధానములలో అనగా రెండు పక్షములలో ఏ పక్షము అనగా ఏ విధానము శ్రేష్టతరమైనదో తెలుసుకొనగోరి నేను తమను అడుగుచున్నాను అని అర్జునుడు తన అభిప్రాయమును భగవంతునికి విన్నవించుకొన్నాడు. 12.1 ఏవం సతతేప్తా ఏ భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమ వ్యక్తం తేషాం కే యోగవిత్తమాహ. అనగా ఏవం అను శబ్దము ద్వారా దానికి ముందున్న మత్కర్మకృత్ అను పదము కలదు. ఆ పదమునందు చెప్పబడిన శ్లోకమునకు అర్థము అనగా 11వ అధ్యాయము యొక్క చివరి శ్లోకమునందు చెప్పబడిన అర్థమును చెప్పుచు అర్జునుడు ఇట్లనుచున్నాడు. ఈ విధముగా అజ్ఞానులు ఎడతెగని స్థితివలన పైన చెప్పబడిన సాధనములలో అనగా భగవంతుని కొరకు కర్మలు చేయుట మొదలగు వాటియందు లగ్నమయున్న అనన్యభావముతో భగవంతునియందు శరణుజొచ్చి ఇంతకు పూర్వము మీరు దర్శింపజేసిన విశ్వరూపము కలిగియున్న పరమేశ్వరుడవయ్యున్న మిమ్ములను ఉపాసించెదరు. మీయా రూపమునే ధ్యానించుచుందురు. మరియు రెండవవారు అనగా సమస్తమైన మానసిక ప్రాపంచిక వాసనలను త్యజించినవారు అనగా సర్వవిధ కర్మలను సన్యసించినవారు అనగా జ్ఞానులు పైన చెప్పబడిన విశేషణములతో కూడియున్న పరమ అక్షరము సమస్తమైన ఉపాధులు లేనటువంటి శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 22 కారణముచేత అవ్యక్తముగా అనగా రూపనామములు లేనటువంటి మరియు ఆ విధముగా ఇంద్రియాది సాధనముల ద్వారా పొందజారనటువంటి బ్రహ్మతత్వమును ఉపాసించుందురు. ఈ ప్రపంచమునందు ఇంద్రియాది సాధన సామగ్రి ద్వారా తెలియబడు పదార్థము అంతయు వ్యక్తమైనది అని చెప్పబడుచున్నది. అట్లేలైనా అంజతను ధాతువు యొక్క అర్థము ఇంద్రియ గోచరముగుటే అయితే ఈ అక్షరమైన పదార్థము అందులకు విరుద్ధముగా కరణములకు అనగా ఇంద్రియములకు గోచరించని పదార్థమైయున్నది. అంతేగాక మహాపురుషుల ద్వారా చెప్పబడిన విశేషణములు కలిగియున్నది. జ్ఞానులైన వారు అటువంటి బ్రహ్మతత్వమును ఉపాసించుదురు. ఈ విధముగా రెండు విధములుగా ఉపాసించు యోగులలో ఎవరు శ్రేష్ఠులు అనగా అతి తక్కువ కాలములో ఎవరు యోగవేత్తలు అనగా మోక్షమునకు అర్హత పొందువారుగుదురు అని అర్జునుడు వివరమడుగగా భగవంతుడు ఇట్లనెను ఎవరు ఎటువంటి కామభావము అనగా ప్రాపంచిక వస్తువులను కోరు స్వభావము లేనివారు అనగా సంపూర్ణమైన జ్ఞానమును పొందియున్నవారు అనగా అక్షర బ్రహ్మమును ఉపాసించువారిని ప్రస్తుతము అలా ఉంచు. వారిని గురించి చెప్పవలసనది తరువాత చెప్పెదను. అట్లు జ్ఞానులు కానివారిని గురించి ఇప్పుడు చెప్పుచున్నాను. 12.2 మయ్యవేశ్య మనో ఏ మాం నిత్యేప్త ఉపాసతే శ్రద్ధయా పర్యుపేతాస్తే మే యుక్తతమా మతాః. అనగా రే భక్తుడు విశ్వరూప పరమేశ్వరుడనేయున్న నాయందు తన మనస్సును సమాధిస్థము చేసి అనగా లగ్నము గావించి సర్వవిధ యోగులయందును శ్రేష్ఠుడైనటువంటి మరియు రాగాది పంచక్లేశములు రూపముగా కలిగియున్న అజ్ఞాన దృష్టి లేనివాడనైన మరియు సర్వజ్ఞుడనే యున్న పరమేశ్వరుడనేయున్న నన్ను 11వ అధ్యాయమునందలి చివరి శ్లోకమునందు చెప్పబడినట్లుగా నిరంతరము నా యందే తమ మనస్సులను లగ్నము గావించి సర్వోత్తమమైన శ్రద్ధాభావముతో ఉపాసించుచుందురో అటువంటి వారు శ్రేష్ఠతమమైన యోగులని నా అభిప్రాయము. అట్లేలేనా అట్టివారు నిరంతరము నాయందే తమ మనస్సులను లగ్నము గావించి రాత్రింబగళ్ల కాలమంతటినీ గడుపుచుందురు. అందుచేత వారిని శ్రేష్టమైన యోగులని చెప్పుట సమంజసముగా ఉన్నది. అయితే ఆ రెండవ వారు శ్రేష్ఠులైన యోగులు కానట్లేగదా అని అందురేమో అట్లనుట సరికాదు. అయితే వారిని గురించి చెప్పవలసినది చెప్పుచున్నాను. వినండి, శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 23.12.3 ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చక్కూటస్థ మచలం ధ్రువం. అనగా కాని ఏ పురుషులు ఆ యక్షర బ్రహ్మను అనగా ఏ అక్షర బ్రహ్మము అవ్యక్తము అయి ఉన్న కారణముచేత శబ్దములకు విషయము కానందున అనగా శబ్దముల ద్వారా చెప్పుటకు అలవిగాని పదార్థము అయి ఉన్నందున ఏ విధముగాను చెప్పబడుటలేదో అందువలన అది అనిర్దేశ్యము అనగా ఇట్టిది అని చూపరానిదయున్నది. మరియు ఎటువంటి ప్రమాణము ద్వారానూ ప్రత్యక్షము గావించబడదు. అందుచేత అది అవ్యక్తమనబడుచున్నది. అటువంటి బ్రహ్మతత్వమును ఉపాసింతురో ఉపాస్య వస్తువును శాస్త్రగ్రంథములయందు చెప్పబడిన విధముగా అనగా పద్ధతిననుసరించి తన బుద్ధికి విషయముగా చేసుకొని ఆ తత్వము వద్దకు జేరి తైలధారవలే సమానమైన వృత్తుల ప్రవాహముతో చాలాకాలము వరకు ఆ స్థితియందు నిలిచియుండురో అట్టి నిలిచియుండు స్థితిని ఉపాసన అని అందురు. ఇప్పుడు ఆ అక్షరము యొక్క లక్షణములు చెప్పుచున్నారు. అది అనగా ఆ అక్షర బ్రహ్మము ఆకాశము వలె సర్వవ్యాపకమయ్యున్నది మరియు అవ్యక్తమయ్యున్నందున అచింత్యమయ్యున్నది అనగా విచారించుటకు సాధ్యము కానిదయ్యున్నది. అట్లేలైనా ఏ వస్తువు ఇంద్రియాది సాధనముల ద్వారా తెలుసుకొనుటకు సాధ్యపడునో దానిని గురించి బుద్ధి ద్వారా విచారణ చేయుట సాధ్యపడును. కాని అక్షరతత్వము అందులకు వ్యతిరేకముగా ఉండియున్నందున అచింత్యము అనగా విచారింప సాధ్యపడనిది మరియు కూటస్థము అయి ఉన్నది. ఏ వస్తువు పైకి గుణములతో కూడియున్నట్లుగా తోచుచుండునో కాని లోపలిగా దోషములతో నిండియుండునో దానిని అనగా అట్టి వస్తువు కూటము అనబడును. ప్రపంచమునందు కూడా కూటరూపము కూటసాక్ష్యము మొదలగు ప్రయోగములందు కూట శబ్దము ప్రసిద్ధమయ్యున్నది. ఆ విధముగానే ఏ అక్షరము అవిద్య మొదలగు అనేకమైన ప్రాపంచిక బీజభూతమైన అంతర్దోషములతో కూడి ప్రకృతి మాయ అవ్యాకృత్ మొదలగు శబ్దముల ద్వారా చెప్పబడుచున్నదో మరియు ప్రకృతిని గూడా మాయయనియు మరియు మహేశ్వరుని మాయాపతిగా గుర్తించవలేను. నా మాయదుస్తరము అనగా తరించరానిది అనగా తెలియరానిది ఆ మొదలగు శృతి మరియు స్మృతి వచనములందు మాయా అను పేరుతో అది ప్రసిద్ధమయ్యున్నది. అట్టి తెలియరాని దానినే కూటమందురు. ఆ కూటము అనగా మాయందు ఏది దానికి అధిష్ఠాన రూపముతో నిండియున్నదో దానినే కూటస్థము అని అందురు. అట్లుగాక ఒక పెద్ద రాశి అనగా గుట్టవలే తాను ఎటువంటి క్రియలు చేయకనే నిలిచి ఉండునో దానిని కూటస్థము అని అందురు. ఈ విధముగా కూటస్థమయ్యున్నందున శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 24 ఏది ఎటువంటి చలనమో లేక స్థిరముగా ఉన్నదో మరియు ఆ విధముగా అచలమైనదై యున్నందున అది ధ్రువము అనగా నిత్యమైనదై యున్నది. అట్టి అక్షర బ్రహ్మమును ఏ పురుషులు ఉపాసింతురో 12.4 సంయమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అనగా మరియు ఏ పురుషులు తన ఇంద్రియ సముదాయమును చక్కగా సంయమించి అనగా తన అధీనమునందుంచుకొని అనగా ఇంద్రియములను విషయముల మీదికి పోనివ్వక నిలిపి ఉంచి సర్వకాల సర్వావస్థలయందును తన బుద్ధియందు ఎటువంటి వికారము కలుగనివ్వక సమబుద్ధి కలిగియుందురో అనగా తనకు ఇష్టమైనది లభించినను లభించకపోయినను అనిష్టమైనది లభించినను సంతోష దోహకములను పొందక ఉందురో అటువంటి సమబుద్ధి గలవారు సర్వభూతములయందును సమభావము కలిగియుందురో అటువంటి అపరోక్షోపాసకులు నన్నే పొందుదురు. ఆ యక్షర ఉపాసకులను గురించి వారు నన్నే పొందుదురు అను విషయమునందు చెప్పవలసిన పనియే లేదు. అనగా వారు నన్ను అతి సులభముగా పొందుదురు. అట్లేలైనా జ్ఞానమును నేను నా యొక్క ఆత్మగానే తలంచుచున్నాను. ఈ మాట ఇంతకు పూర్వమే చెప్పియున్నాను. భగవత్స్వరూపులను గురించి ఇది మంచిది లేక ఇది చెడ్డది అని చెప్పుటకు అవకాశమే లేదు. 12.5 క్లేశో రెండు ధికతరస్తే శమవ్యక్తాసక్త చితసాం అవ్యక్త హి గతిర్దుహకం దేహవద్ధర వాప్యతే. అనగా అజ్ఞానమార్గమున పయనించు సాధకులకు కష్టం ఎక్కువగా ఉంటుంది. కేవలం నా కొరకు అనగా భగవంతుని కొరకు కర్మలు చేయు సాధకులకు గూడా కష్టం ఎక్కువగానే ఉంటుంది. కాని ఎవరి చిత్తము అవ్యక్తమునందు తగిలియున్నదో అనగా అనురక్తి అయ్యున్నదో ఆ అక్షరచింతనాపరులైన పారమార్థికులకు దేహాభిమానమును పరిత్యజించవలసియుంటుంది. అందువలన వారికి కర్మమార్గమున పయనించువారికంటే ఎక్కువ శ్రమ చేయవలసియుంటుంది. అట్లేలైనా అక్షరాత్మకమైన అవ్యక్తము యొక్క గతి అనగా జీవన సరళి దేహాభిమానము కలిగియున్న సాధకులకు మరీ కష్టతరమయుంటుంది. ఎంతో కష్టించిన తరువాత గాని అలవడదు. అందువలన అట్టి సాధకులు ఎక్కువగా కష్టించవలసి ఉంటుంది. ఆ యక్షరోపాసకుల ఆచార వ్యవహారములన్నీ ఎట్లుండునో ముందు రాబోవు అద్వేష మొదలగు శ్లోకములందు వివరముగా చెప్పబడును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 25.12.6 ఏతు సర్వాణి కర్మాణి మయి సమ్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అనగా కాని ఏ సాధకులు తాము ఆచరించు సమస్త కర్మలను ఈశ్వరుడనే నాకు అర్పించి నా పరాయణులే అనగా నన్నే ఆరాధించువారే అనగా నన్నే తమకు పరమగతిగా ఎంచుకొని కేవలము అనన్య యోగము ద్వారా అనగా విశ్వరూపుడైన ఆత్మదేవమును వదలి మరి ఇతరమైన ఏ దేవతలను ఆశ్రయించక అనన్యమైన సమాధి యోగము ద్వారానే నన్నే ధ్యానించుచూ నన్నే ఉపాసించుచుందురో అటువంటి వారికి ఏమి జరుగునో చెప్పుచున్నారు. 12.7 తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచ్చిరాత్ పార్థ మయ్య వ్యసిత చేతసాం. అనగా ఓ పార్థ, విశ్వరూపుడనే పరమేశ్వరుడనే యున్న నాయందే ఎవరు ధ్యానమగ్నులయ్యిందురో అనగా ఎవరి చిత్తము నాయందే లగ్నమయ్యున్నదో కేవలము పరమేశ్వరుడనేయున్న నాయందే ఉపాసన నిమగ్నులై యుందురో అటువంటి నా భక్తులను నేను తప్పక ఉద్ధరించెదను. ఏ విధముగా ఉద్ధరించెదనన్నచో ఉచెప్పెద వినుము. మృత్యువుతో కూడియున్న ప్రపంచము నుండి వారిని తప్పించెదను. ఈ ప్రపంచమును తరించుట అతి కష్టమయ్యున్నందున మృత్యువుతో కూడియున్న ప్రపంచము మృత్యు సముద్రము వంటిదని చెప్పబడినది. అటువంటి మృత్యు సాగరము నుండి నా భక్తులను ఎటువంటి ఆలస్యము లేకుండా వెంటనే ఉద్ధరించగలను. మరి అట్టి స్థితిలో 12.8 మయ్యేవ మన ఆతత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశేహ. అనగా అర్జున, నీవు విశ్వరూపుడను మరియు ఈశ్వరుడను అయి ఉన్న నాయందే, నీ యొక్క సంకల్ప వికల్పములతో నిండియున్న మనస్సును స్థిరముగా లగ్నము చేయుము. మరియు నాయందే, నీ నిర్ణయశక్తి కలిగియున్న బుద్ధిని కూడా స్థిరపరచుము. అట్లు చేసినందువలన నీకు ఎటువంటి లాభము కలుగునన్నచో వినుము. అట్లు నీ యొక్క మనోబుద్ధులను నాయందు స్థిరపరచిన తరువాత నీవు నీ శరీర పతానానంతరము ఏకాత్మభావముతో నాయందే లీనమయ్యుందువు. అట్లు జరుగుటయందు ఎటువంటి సందేహము లేదు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 26.12.9 కథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అనగా అర్జున, నీవు నేను పైన చెప్పినట్లుగా చేయజాలవేని, అనగా నీవు నాయందు చిత్తమును నిలిపి స్థిరముగా ఉంచజాలవేని. నీవు అభ్యాసయోగము ద్వారా చిత్తమును అన్నివైపుల నుండి, అనగా సర్వవిధ విషయముల నుండి వెనుకకు మరల్చి ఏదో ఒకదానిని ఆధారముగా చేసుకుని దానియందు చిత్తమును నిలిపి ఉంచుట అభ్యాసమందురు. దానిమీద చిత్తమును నిలిపి ఉంచుటను సమాధాన రూపమైన యోగమందురు. అటువంటి అభ్యాసయోగము ద్వారా పరమేశ్వరుడను విశ్వరూపుడను అయిన నాయందు చిత్తమును నిలిపి నన్ను పొందుటకు ప్రయత్నించుము. 12.10 అభ్యాసే 2 మెనస్పస్య సమరో 2 సిమత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. అనగా నీవు నేను చెప్పినట్లుగా అభ్యాసయోగము చేయటయందుగూడా సమర్థుడవు కాదేని, నా కొరకు కర్మలు చేయటే నీ జీవిత ప్రధాన లక్ష్యముగా ఉండవలేయును. అభ్యాసము లేకుండా గూడా నా కొరకు కర్మలు చేయుచుగూడా నీవు నీ అంతఃకరణమును శుద్ధమునర్చుకొని జ్ఞానయోగ ప్రక్రియ ద్వారా పరమసిద్ధిని, అనగా జన్మరాహిత్య రూపమైన మోక్షమును పొందగలవు